కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే చతుర్థః ప్రశ్నః ప్రారంభః. ఓం వివైవాహేతస్య ఏతస్య యజ్ఞః యజ్ఞరుధ్యతే రుధ్యతేజస్య యస్య హవిః హవిరతిరిచ్యతే అతిరిచ్యతే సూర్యః అతిరిచ్యత ఇత్యతిరిచ్యతే సూర్యో దేవః దేవో దివిషద్భ్యః దివిషద్భ్యైతి దివిషద్భ్యైతి దివిషద్భ్యః ఇత్యాహ ఆహ బృహస్పతినా బృహస్పతినా చ సైవ ఏవాస్య అస్య ప్రజాపతినా ప్రజాపతినా చ ప్రజాపతినేతి ప్రజాపతినా స యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థం వ్యర్థమపి వ్యర్థమితి వీర్థం అపి వపతి వపతి రక్షాగుంసి రక్షాగుంసి వై వా ఏతత్ ఏతత్ పశం పశుగుం సచంతే సచంతే యత్ ఏకదేవత్య ఏకదేవత్య ఆలబ్ధ ఏకదేవత్యేకా దేవత్య ఆలబ్ధో భూయాన్ ఆలబ్ధ ఇత్యాలబ్ధ భూయాన్ భవతి భవతి యస్యా ఆహ యస్యా అస్తే తే హరితః హరితో గర్భః గర్భ ఇతి ఇత్యాహ ఆహ దేవత్రా దేవత్రైవ దేవత్రేతి దేవాత్రా ఏవైనా ఏనాంగమయతి మమయతి రక్షసాం రక్షసామపహత్యై అపహత్యా ఆ అపహత్యా ఇత్యపాహత్యై ఆవర్తన వర్తన వర్తయ వర్తయేతి ఇత్యాహ ఆహ బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవైనం ఏనమా ఆవర్తయతి వర్తయతి వి ఇతే తే భినద్మి భినద్మి తకరీం తకరీమితి ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతదు రుద్రప్స రుద్రప్స్వా విశ్వరూపః రుద్రప్స ఇత్యురుద్రప్స విశ్వరూప ఇందుః విశ్వరూప ఇతి విశ్వరూపః ఇందురితి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వై పశవః పశవ ఇందుః ఇందుః ప్రజయా ప్రజగైవ ప్రజయేతి ప్రజయా ఏవైనం ఏనం పశుభిః పశుభిః సమ్ పశుభిరితి పశుభిః సమర్థయతి అర్థయతి దివం ఇదం వై వై యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థం వ్యర్థం గచ్చతి వ్యర్థమితి వీర్థం గచ్చతి పృథివీం పృథివీమతిరిక్తం అతిరిక్తం తత్ అతిరిక్తమిత్యతిరిక్తం తద్యత్ యన్న న శమయేత్ శమయేదార్తిం ఆర్తిమా ఆర్చేత్ యచ్చేద్యజమానః యజమానో మహీ మహీద్యౌః ద్యౌః పృథివీ పృథివీ చ నః న ఇతి ఇత్యాహ ఆహద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యామేవ ద్యావా పృథివీభ్యామిద్యావా పృథివీభ్యాం ఏవ యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థం వ్యర్థం చ వ్యర్థమితి వీర్థం చాతిరిక్తం అతిరిక్తం చ అతిరిక్తమిత్యతిరిక్తం చ శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి యచ్చతి యజమానః యజమానో భస్మనా భస్మనాభి అభిసం సమూహతి ఊహతి స్వగాకృత్యై స్వగాకృత్యా అథో స్వగాకృత్యా ఇతి స్వగాకృత్యై అథో అనయోః అథో ఇత్యథో అనయోర్వై వా ఏషః ఏష గర్భః గర్భోనయోః అనయోరేవ ఏవైనం ఏనం దధాతి దధాతి యత్ యదవద్యేత్ అవద్యేదతి అవద్యేదిత్యవాద్యేత్ అతి తత్ తద్రేచయేత్ రేచయేద్యత్ యన్న నావద్యేత్ అవద్యేత్ పశోః అవద్యేదిత్యవాద్యేత్ పశోరాలబ్ధస్య ఆలబ్ధస్య న ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య నావ అవద్యేత్ ఏత్ పురస్తాత్ పురస్తాం నాభ్యా ఆహ నాభ్యా అన్యత్ అన్యతవద్యేత్ అవద్యేదుపరిష్టాత్ అవద్యేదిత్యవాద్యేత్ ఉపరిష్టాదన్యత్ అన్యత్ పురస్తాత్ పురస్తాద్వై వైనాభ్యై నాభ్యై ప్రాణ ప్రాణ ఉపరిష్టాత్ ప్రాణైతి ప్రాణ ఉపరిష్టాదపాన అపానో యావాన్ అపానైత్యపాన యావానైవ ఏవ పశు పశుస్తస్య తస్యావ అవద్యతి ఇది విష్ణవే విష్ణవే శిపి విష్టాయ శిపి విష్టాయ జుహోతి శిపి విష్టాయేతి శిపే విష్టాయ జుహోతి యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్యాతిరిచ్యతే అతిరిచ్యతే యః అతిరిచ్యత ఇత్యతిరిచ్యతే యః పశోః పశోర్భూమా భూమాయా యా పుష్టిః పుష్టిస్తత్ తద్విష్ణుః విష్ణుః శిపి విష్టః శిపి విష్టోతిరిక్తే శిపి విష్ట ఇతి శిపే విష్టః అతిరిక్త ఏవ అతిరిక్త ఇత్యతిరిక్తే ఏవాతిరిక్తం అతిరిక్తం దధాతి అతిరిక్తమిత్యతిరిక్తం దధాత్యతిరిక్తస్య అతిరిక్తస్య శాంతిః అతిరిక్తస్యేత్యతిరిక్తస్య శాంత్యా అష్టాప్రూట్ అష్టాప్రూఢిరణ్యం అష్టాప్రూడిత్యష్టాప్రూట్ హిరణ్యం దక్షిణ దక్షిణ అష్టాపదీ అష్టాపదీ అష్టాపదీత్యష్టాపదీ హేషా ఏషాత్మా ఆత్మా నవమః నమః పశో పశోరాప్తీ ఆప్త్యా అంతరకోశే అంతరకోశ ఉష్ణేషేణ అంతరకోశేత్యంతరాకోశే ఉష్ణేషేణావిష్టితం ఆవిష్టితం భవతి ఆవిష్టితమిత్యావిష్టితం భవత్యేవం ఏవమివ ఇవ హి పశు పశురుల్బం ఉల్బమివ ఇవ శర్మ చర్మేవ ఇవ మాగుంసం మాగుంసమివ ఇవాస్థి అస్థివ ఇవ యావాన్ యావానేవ ఏవ పశు పశుస్తం తమాప్త్వా ఆప్త్వావ అవరుంధే రుంధేజస్య యస్యైషా ఏషా యజ్ఞే యజ్ఞే ప్రాయశ్చిత్తిః ప్రాయశ్చిత్తిః క్రియతే క్రియత ఇష్ట్వా ఇష్ట్వావసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి ఆవాజో వాజోభూష వాజో ఇతి వాజో భూషి శుచిపాః శుచిపా ఉప శుచిపా ఇతి శుచిపాః ఉపనః సహస్రం సహస్రం తే నియుతః నియుతో విశ్వవార నియుత ఇతి నియుతః విశ్వవారేతి విశ్వవార ఉపోతే ఉపో ఇత్యుపో తే అంధః అంధో మద్యం మద్యమయామి యామి యస్య యస్య దేవ దేవ దధిషే దధిషే పూర్వపేజం పూర్వపేజమితి పూర్వాపేజం ఆకూర్తీత్వా ఆకూర్త్యా ఇత్యాకూర్తి త్వా కామాయ కామాయ త్వా త్వా సమృధే సమృధే త్వా సమృధ ఇతి సమృధే త్వా కిక్కిటా కిక్కిటా తే హే మనః మనః ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయేతి ప్రజాపతయే స్వాహ కిక్కిటా కిక్కిటా తే హే ప్రాణం ప్రాణం వాయవే ప్రాణమితి ప్రాణం వాయవే స్వాహ స్వాహ కిక్కిటా కిక్కిటా తే చక్షుః చక్షుస్సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ కిక్కిటా కిక్కిటా తే శ్రోత్రం శ్రోత్రం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యాగస్వాహ ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యాం స్వాహ కిక్కిటా కిక్కిటా తేవాచం వాచకం సరస్వతీ సరస్వతీ స్వాహ స్వాహ త్వం తురీయా తురీయా వశిని వశిని వశా వశాసి అసి సకృత్ సకృద్యత్ యత్వా త్వా మనసా మనసా గర్భ గర్భ ఆశయత్ అశయదిత్యశయత్ వశా త్వం త్వం వశిని వశిని గచ్చ గచ్చ దేవాన్ దేవాన్ సత్యాః సత్యాః సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా ఇతి కామాః అజాసి అసి రగిష్ఠా రగిష్ఠా పృథివ్యాం రగిష్ఠేతి రగిష్ఠా పృథివ్యాగుంసీద సీదోర్ధ్వా ఊర్ధ్వాంతరిక్షం అంతరిక్షముప ఉపతిష్టస్వ తిష్టస్వ దివి దివితే ఏ బృహత్ బృహద్భాః భా ఇతి భాః తంతుం తన్వన్ తన్వన్ రజస రజసో భానుం భానుమను అన్విహి ఇహి జ్యోతిష్మదః జ్యోతిష్మతః పథః పథో రక్ష రక్ష ధియా ధియా కృతాన్ కృతానితి కృతాన్ అనుల్బణం వయత వయత జోగువాన్ జోగువామపః అపో మనుః మనుర్భవ భవ జనయ జనయా దైవ్యం దైవ్యం జనం జనమితి జనం మనసో హవిః హవిరసి అసి ప్రజాపతేః ప్రజాపతేర్వర్ణః ప్రజాపతేరితి ప్రజాపతేః వర్ణో గాత్రాణాం గాత్రాణాంతే తే గాత్రభాజ గాత్రభాజో భూయాస్మ గాత్రభాజైతి గాత్రభాజ భూయాస్మేతి భూయాస్మ ఇమే వై ఇమే ఇతి ఇమే వై సహ సహాస్తాం ఆస్తాంతే తే వాయు తే ఇతి తే వాయుర్వి వ్యవాత్ అవాత్తే తే గర్భం తే ఇతి తే గర్భమదధాతాం దధాతాంతం తగుం సోమ సోమః ప్రాజనయత్ అజనేదగ్ని అగ్నిరగ్రసత అగ్రసత సహ స ఏతం ఏతం ప్రజాపతి ప్రజాపతిరాగ్నేయం ప్రజాపతిరితి ప్రజాపతి ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమపశ్యత్ అష్టాకపాలమిత్యష్టాకపాలం అపశ్యత్తం తన్నిహి నిరవపత్ అవపత్తేన తేనైవ ఏవేనాహం ఏనామగ్నేః అగ్నేరధి అధినిః నిరక్రీణాత్ అక్రీణాత్ తస్మాత్ తస్మాదపి అర్ప్యన్యదేవత్యాం అన్యదేవత్యామాలభమానః అన్యదేవత్యామిత్యన్యా దేవత్యాం ఆలభమాన ఆగ్నేయం ఆలభమాన ఇత్యాలభమానః ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం పురస్తాత్ అష్టాకపాలమిత్యష్టాకపాలం పురస్తాన్ని నిర్వపేత్ వపేదగ్నేః అగ్నేరేవ ఏవేనాం ఏనావధి అధి నిష్క్రీయ నిష్క్రీయా నిష్క్రీయేతి నిహీక్రీయ ఆలభతే లభతే యత్ యద్వాయుః వాయుర్వ్యవాత్ వ్యవాత్తస్మాత్ యవాదితి వి అవాత్ తస్మాద్వాయవ్యా వాయవ్యాయత్ యదిమే ఇమే గర్భం ఇమే ఇతిమే గర్భమదధాతాం అదధాతాం తస్మాత్ తస్మాద్యావా పృథివ్యా ద్యావా పృథివ్యాయత్ ద్యావా పృథివ్యేతి ద్యావా పృథివ్యా యత్ సోమ సోమః ప్రాజనేత్ అజనేదగ్ని అగ్నిరగ్రసత అగ్రసత తస్మాత్ తస్మాదగ్నిశోమీయా అగ్నిశోమీయాయత్ అగ్నిశోమీయేత్యగ్ని సోమీయా యదనయో అనయోర్వియత్యో వియత్యోర్వాక్ వియత్యోరితి వియత్యో వాగవదత్ అవదత్తస్మాత్ తస్మాత్ సారస్వతీ సారస్వతీయత్ యత్ ప్రజాపతిః ప్రజాపతిరగ్నేః ప్రజాపతిరితి ప్రజాపతిః అగ్నేరధి అధి నిరక్రీణాత్ నిరక్రీణాత్ తస్మాత్ నిరక్రీణాదితి అక్రీణాత్ తస్మాత్ ప్రజాపత్యా రాజాపత్యా సా ప్రజాపత్యేతి ప్రజాపత్యా సా వై వా ఏషా ఏషా సర్వదేవత్యా సర్వదేవత్యా యత్ సర్వదేవత్యేతి సర్వదేవత్యా యదజా యజావశా వశా వాయువ్యా వాయువ్యామా ఆలభేత లభేత భూతికామ భూతికామో వాయు భూతికామ ఇది భూతికామ వాయుర్వై వై క్షేపిష్ఠ క్షేపిష్ఠా దేవత దేవత వాయు వాయుమేవ ఏవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం భూతిం భూతిం గమయతి గమయతి ద్యావా పృథివ్యాం ద్యావా పృథివ్యామా యావా పృథివ్యామితి ద్యావా పృథివ్యాం ఆలభేత లభేత కృషమాణ కృషమాణ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామో దివ ప్రతిష్టాకామతి ప్రతిష్టాకామ దివ ఏవ ఏవాస్మై అస్మై పర్జన్య పర్జన్యో వర్షతి వర్షతి వి ద్యస్యాం అస్యామోషధయ ఓషధయో రోహంతి రోహంతి సమర్థుకం సమర్థుకమస్య సమర్థుకమితి సమ్ అర్థుకం అస్య సస్యం సస్యం భవతి భవత్యగ్నిశోమీయాం అగ్నిశోమీయామా అగ్నిశోమీయామిత్యగ్ని సోమీయాం ఆలభేత లభేత యః యః కామయేత కామయేతాన్నవాన్ అన్నవాన్నాద అన్నవానిత్యన్నావాన్ అన్నాదస్యాం అన్నాదిత్యన్నాద శ్యామితి ఇత్యగ్నినా అగ్నినైవ ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే సోమేన సోమేనాద్యం అన్నాద్యమన్నవాన్ అన్నాద్యమిత్యన్నాద్యం అన్నవానేవ అన్నవాదిత్యన్నావాన్ ఏవాన్నాద అన్నాదో భవతి అన్నాదైత్యన్నాద భవతి సారస్వతీం సారస్వతీమా ఆలభేత లభేతయః ఈశ్వరః ఈశ్వరో వాచః వాచో వదితో వదితో సన్ సన్వాచం వాచన్న నవదేత్ వదేద్వాక్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ సరస్వతీం సరస్వతీమేవ ఏవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సా సైవ ఏవాస్మిన్ అస్మిన్ వాచం వాచం దధాతి దధాతి ప్రజాపత్యాం ప్రజాపత్యామా ప్రజాపత్యామితి ప్రజాపత్యాం ఆలభేత లభేత యః యః కామయేత కామయేతానభిజితం అనభిజితమభి అనభిజితమిత్యనభిజితం అభిజయేయం జయేయమితి ప్రజాపతిః ప్రజాపతిః సర్వాః ప్రజాపతిరితి ప్రజాపతిః సర్వా దేవతాః దేవతా దేవతాభిః దేవతాభిరేవ ఏవానభిజితం అనభిజితమభి అనభిజితమిత్యనభిజితం అభిజయతి జయతి వాయవ్యయా వాయవ్యయోపాకరోతి ఉపాకరోతి వాయోః ఉపాకరోతీత్యుపాకరోతి వాయోరేవ ఏవైనాం ఏనామవరుధ్య అవరుధ్యా అవరుధ్యేత్యవరుధ్య అలభతే లభత ఆకూత్యై ఆకూత్యైత్వా ఆకూత్యా ఇత్యాకూత్యై త్వా కామాయ కామాయత్వా తేతి ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవేదత్ ఏతత్ కిక్కిటాకారం కిక్కిటాకారం జుహోతి కిక్కిటాకారమితి కిక్కిటాకారం జుహోతి కిక్కిటాకారేణ కిక్కిటాకారేణ వై కిక్కిటాకారేణేతి కిక్కిటాకారేణ వై గ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవో రమంతే రమంతే ప్రారణ్యాః ఆరణ్యాః పతంతి వదంతి యత్ యత్ కిక్కిటాకారం కిక్కిటాకారం జుహోతి కిక్కిటాకారమితి కిక్కిటాకారం జుహోతి గ్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం ధృతి ధృతి పర్యగ్నౌ పర్యగ్నౌ క్రియమాణే పర్యగ్నావితి పరి అగ్నౌ క్రియమాణే జుహోతి జుహోతి జీవంతీం జీవంతీమేవ ఏవైనాహం ఏనాగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి త్వం త్వం తురీయా తురీయా వశినీ వశినీ వశా వశాసి అసీతి ఇత్యాహ ఆహ దేవత్రా దేవత్రైవ దేవత్రేతి దేవాత్రా ఏవైనాహం ఏనాంగమయతి గమయతి సత్యాహ సత్యాస్సంతు సంతు యజమానస్య యజమానస్య కామాహ కామా ఇతి ఇత్యాహ ఆహైష ఏష వై వై కామ కామో యజమానస్య యజమానస్యత్ యదనార్త అనార్త ఉదృచం ఉదృచం గచ్చతి ఉదృచ విద్యుదృచం గచ్చతి తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహాజా అజాసి అసిరిగిష్ఠా రిగిష్ఠేతి రిగిష్ఠేతిరిగిస్థా ఇత్యాహ ఆహైషు ఏష్వేవ ఏవైనాహం ఏనాం లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి దివి దివితే తే బృహత్ బృహద్భా భా ఇతి ఇత్యాహ ఆహ సువర్గే సువర్గ ఏవ సువర్గ ఇతి సువహాగే ఏవాస్మై అస్మై లోకే లోకే జ్యోతి జ్యోతిర్దధాతి దధాతి తంతుం తన్వన్ తన్వన్ రజస రజసో భాను భానుమను అన్విహి ఇహీతి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవాస్మై అస్మై లోకాన్ లోకాన్ జ్యోతిష్మద జ్యోతిష్మద కరోతి కరోత్యనుల్బణం అనుల్బణం వయత వేత జోగువాం జోగువామపహ అప ఇతి ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవ యజ్ఞే యజ్ఞ ఉల్బణం ఉల్బణం క్రియతే క్రియతే తస్య తస్యైవ ఏవైషా ఏషా శాంతిః శాంతిర్మనః మనుర్భవ భవ జనయ జనయా దైవ్యం దైవ్యం జనం జనమితి ఇత్యాహ ఆహ మానవ్యః మానవ్యో వై వై ప్రజాః ప్రజాస్తాః ప్రజా ఇతి ప్రజాః తా ఏవ ఏవాద్యాహ ఆద్యాహ కురుతే కృతే మనసః మనసో హవిః హవిరసి అసీతి ఇత్యాహ ఆహ సుగాకృతి సుగాకృతి గాత్రాణాం సుగాకృత్యాది సుగాకృతి గాత్రాణాం తే ఏ గాత్రభాజః గాత్రభాజో భూయాస్మ గాత్రభాజ ఇతి గాత్రాభాజః భూయాస్మేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే తస్యై తస్యైవై వా ఏతస్యాహ ఏతస్యా ఏకం ఏకమేవ ఏవాదేవయజనం అదేవయజం అదేవయజనమిత్యదేవ యజనం యదాలబ్ధాయాం ఆలబ్ధాయామభ్ర ఆలబ్ధాయామిత్యాలబ్ధాయాం అభ్రో భవతి భవతి యత్ యదాలబ్ధాయాం ఆలబ్ధాయామభ్ర ఆలబ్ధాయామిత్యాలబ్ధాయాం అభ్ర స్యాత్ స్యాదప్సు అప్సు వా అప్సిత్యపూసు ఆ ప్రవేశయేత్ ప్రవేశయేత్ సర్వాం ప్రవేశయేదితి ప్రవేశయేత్ సర్వాం వాం వా ప్రాశ్నీయాద్ అశ్నీయాద్యత్ యదప్సు అప్సు ప్రవేశయేత్ అప్సిత్యపూసు ప్రవేశయేద్యజ్ఞవేశసం ప్రవేశయేదితి ప్రవేశయేత్ యజ్ఞవేశసం కుర్యాత్ యజ్ఞవేశసమితి యజ్ఞవేశసం కుర్యాత్ సర్వాం సర్వామేవ ఏవ ప్రాశ్నీయాత్ అశ్నీయాదింద్రియం ఇంద్రియమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సా వై వా ఏషా ఏషా త్రయాణాం త్రయాణామేవ ఏవావరుద్ధా అవరుద్ధా సంవత్సరసద అవరుద్ధేత్యవరుద్ధా సంవత్సరసద సహస్రయాజున సంవత్సరసద ఇతి సంవత్సరాసద సహస్రయాజునో గృహమేధిన సహస్రయాజున ఇతి సహస్రయాజున గృహమేధినస్తే గృహమేధిన ఇతి గృహమేధిన త ఏవ ఏవైతయా ఏతయా యజేరన్ యజేరన్ తేషాం తేషామేవ ఏవైషా ఏషాప్తా ఆప్తేత్యాప్తా చిత్తం చ చిత్తిః చిత్తిశ్చ చాకూతం ఆకూతం చ ఆకూతమిత్యాకూతం చాకూతిః ఆకూతిశ్చ ఆకూతిరిత్యాకూతిః చ విజ్ఞాతం విజ్ఞాతం చ విజ్ఞాతమితి విజ్ఞాతం చ విజ్ఞానం విజ్ఞానం చ విజ్ఞానమితి విజ్ఞానం చ మనః మనశ్చ చక్వరీః చక్వరీశ్చ చదర్శః దర్శశ్చ చ పూర్ణమాసః పూర్ణమాసశ్చ పూర్ణమాస ఇతి పూర్ణమాసః చ బృహత్ బృహచ్చ చ రథంతరం రథంతరం చ రథంతరమితి రథంతరం చ ప్రజాపతిః ప్రజాపతిర్జయాన్ ప్రజాపతి ప్రజాపతి తదనింద్రాజ ఇంద్రాజ వృష్ణే వృష్ణే ప్రాయచ్చత్ ప్రయచ్చదుగ్రహ ఉగ్రః ప్రతనాజ్యేషు ప్రతనాజ్యేషు తస్మై విశః విశః సమనమంత అనమంత సర్వా ఆహ సర్వాస్సహ స ఉగ్రహ ఉగ్రస్సహ సహి ఇహవ్యః హవ్యో బభూవ బభూవ దేవాసురాః దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇతి దేవాసురాః సంయత్తా ఆసన్ సంయత్తా ఇతి సంయత్తాః ఆసాన్ సహ స ఇంద్రః ఇంద్రః ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ అధావత్ తస్మై తస్మా ఏతాన్ ఏతాంజయాన్ జయాన్ ప్రాయచ్ఛత్ అయచ్చత్తాన్ తానుజుహోత్ అజోత్తతః తతో వై వై దేవాః దేవా అసురాన్ అసురాన్ అజయన్ అజయనయత్ యదజయన్ అజయన్ తత్ తజ్జయానాం జయానాం జయత్వం జయత్వగ్ స్పర్ధమానేన జయత్వమితి జయత్వం స్పర్ధమానేనైతే ఏతే హోతవ్యా ఆహ హోతవ్యా జయతి జయత్యేవ ఏవతాం తాం పృతనాం పృతనామితి పృతనాం అగ్నిర్భూతానాం భూతానామధిపతిః అధిపతిః సహ అధిపతిరిత్యధిపతిః సమా మావతు అవత్వింద్రః ఇంద్రో అర్జ్యేష్ఠానాం జ్యేష్ఠానాం యమః యమః పృథివ్యాః పృథివ్యా వాయుః వాయురంతరిక్షస్య అంతరిక్షస్య సూర్యః సూర్యో దివః దివశ్చంద్రమాః చంద్రమా నక్షత్రాణాం నక్షత్రాణాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణః బ్రహ్మణో మిత్రః మిత్రః సత్యానాం సత్యానాం వరుణః వరుణోపాం అపాగం సముద్రః సముద్రస్రోత్యానాం స్రోత్యానామన్నం అన్నగం సామ్రాజ్యానాం సామ్రాజ్యానామధిపతి సామ్రాజ్యానామితి సామ్రాజ్యానాం అధిపతి తత్ అధిపతీత్యధిపతి తన్మా మావతు అవతు సోమ సోమ ఓషధీనాం ఓషధీనాగం సవిత సవితా ప్రసవానాం ప్రసవానాగం రుద్రః ప్రసవానామితి ప్రాసవానాం రుద్రః పశూనాం పశూనాం త్వష్టాం త్వష్టారూపాణాం రూపాణాం విష్ణుః విష్ణుః పర్వతానాం పర్వతానాం మరుతః మరుతో గణానాం గణానామధిపతయః అధిపతయస్తే అధిపతయ ఇత్యధిపతయః హేమా మావంతు అవంతు పితరః పితరః పితామహాః పితామహాః పరే పరే వరే అవరే తతాః తతాస్తతామహాః తతామహా ఇహ ఇహ మా మావత అవతేత్యవత అస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్నస్మిన్ అస్మిన్ క్షత్రే క్షత్రే స్యాం అస్యామాశిషి ఆశిష్యస్యాం ఆశిషీత్యాశిషి అస్యాం ప్రోధాయాం ప్రోధాయామస్మిన్ ప్రోధాయామితి ప్రహాధాయాం అస్మిన్ కర్మన్ కర్మన్నస్యాం అస్యాం దేవహూత్యాం దేవహూత్యామితి దేవాహూత్యాం దేవావై వైయత్ యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తత్ తదసురాః అసురా అకుర్వత అకుర్వత తే దేవాః దేవా ఏతాన్ ఏతానభ్యాతానాన్ అభ్యాతానానపశ్యన్ అభ్యాతానానిత్యభి ఆతానాన్ అపశ్యంతాన్ తానభ్యాతన్వత అభ్యాతన్వతయత్ అభ్యాతం వతేత్యభి ఆతన్వత యద్దేవానాం దేవానాం కర్మ కర్మాసీత్ ఆసీదార్ధ్యత ఆర్ధ్యత తత్ తద్యత్ యదసురాణాం అసురాణాం న తత్ తదా ఆర్ధ్యత ఆర్ధ్యత ఏన కర్మణా కర్మణేర్చేత్ ఈర్చేత్తత్ర తత్ర హోతవ్యా ఆహ హోతవ్యార్ధ్నోతి గృధ్నోత్యేవ ఏవతేన తేన కర్మణా కర్మణాయత్ యద్విశ్వే విశ్వే దేవాః దేవాః సమభరన్ సమభరన్ తస్మాత్ సమభరన్నితి సమ్ అభరన్ తస్మాదభ్యాతానాః అభ్యాతానా వైశ్వదేవాః అభ్యాతానా ఇత్యభి ఆతానాః వైశ్వదేవాయత్ వైశ్వదేవా ఇతి వైశ్వదేవాః యత్ ప్రజాపతిః ప్రజాపతిర్జయాన్ ప్రజాపతిరితి ప్రజాపతిః జయాన్ ప్రాయచ్ఛత్ అయచ్ఛత్తస్మాత్ తస్మాజ్జయాః అయాః ప్రజాపత్యాః ప్రజాపత్యాయత్ ప్రజాపత్యా ఇతి ప్రజాపత్యాః యద్రాష్ట్రవృద్ధిః రాష్ట్రవృద్ధిరాష్ట్రం రాష్ట్రవృద్ధిరితి రాష్ట్రభృతేభిః రాష్ట్రమా ఆదదత అదదత తత్ తద్రాష్ట్రభృతాం రాష్ట్రభృతాగం రాష్ట్రభృత్వం రాష్ట్రభృతామితి రాష్ట్రాభృతాం రాష్ట్రభృత్వం తే రాష్ట్రభృత్వమితి రాష్ట్రభృతత్వం తే దేవాః దేవా అభ్యాతానైః అభ్యాతానైరసురాన్ అభ్యాతానైరిత్యభి ఆతానైః అసురానభ్యాతన్వత అభ్యాతన్వత జయీః అభ్యాతన్వతేత్యభి ఆతన్వత జయీరజయన్ అజయన్ రాష్ట్రభృద్భిః రాష్ట్రభృద్ధిరాష్ట్రం రాష్ట్రభృద్ధిరితి రాష్ట్రభృతభిః రాష్ట్రమా ఆదదత అదదతయత్ యద్దేవా అభ్యాతానై అభ్యాతానైరసురాన్ అభ్యాతానైరిత్యభియాతానై అసురాదభ్యాతన్వత అభ్యాతన్వత తత్ అభ్యాతన్వతేత్యభి ఆతన్వత తదభ్యాతానానాం అభ్యాతానానామభ్యాతానత్వం అభ్యాతానామిత్యభి ఆతానానాం అభ్యాతానత్వం యత్ అభ్యాతానత్వమిత్యభ్యాతానాత్వం యజ్జగీహి జగైరజగన్ అజగన్ తత్ తజ్జయానాం జయానాం జగత్వం జగత్వం యత్ జగత్వమితి జయాత్వం యద్రాష్ట్రభృద్భిః రాష్ట్రభృద్ధి రాష్ట్రం రాష్ట్రభృద్ధిరితి రాష్ట్రభృతభిః రాష్ట్రమా ఆదదత అదదత తత్ తద్రాష్ట్రభృతాం రాష్ట్రభృతాకం రాష్ట్రభృత్వం రాష్ట్రభృతామితి రాష్ట్రభృతాం రాష్ట్రభృత్వం తత రాష్ట్రభృత్వమితి రాష్ట్రభృతత్వం కృతో దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవానితి భ్రాతృవ్యవాన్ స్యాత్ సహ స ఏతాన్ ఏతాంజుహయాత్ జుహయాదభ్యాతానై అభ్యాతానైరేవ అభ్యాతానైరిత్యభి ఆతానై ఏవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభ్యాతనుతే అభ్యాతనుతే జయీ అభ్యాతనుత ఇత్యభి ఆతనుతే జయీర్జయతి ఏతి రాష్ట్రభృద్భిః రాష్ట్రభృద్భిః రాష్ట్రం రాష్ట్రభృద్భిరితి రాష్ట్రభృతభిః రాష్ట్రమా ఆదత్తే దత్తే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతీతి భవతి రతాషా రతధామ రతధామాగ్నిః రతధామే త్రితాధామాః అగ్నిర్గంధర్వ గంధర్వస్తస్య తస్యౌషధయ ఔషధయోప్సరస అప్సరస ఊర్జ ఊర్జో నామ నామసః స ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాతు పాతు తాః తా ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాహంతు పాంతు తస్మై తస్మై స్వాహా స్వాహా తాభ్యః తాభ్య స్వాహా స్వాహా సగంహితః సగంహితో విశ్వసామా సగంహిత ఇది సంహితః విశ్వసామా సూర్యః విశ్వసామేది విశ్వాసామా సూర్యో గంధర్వః గంధర్వస్తస్య తస్య మరీచయః మరీచయోప్సరసః అప్సరస ఆయువః ఆయువః సుషుమ్నః ఆయువ ఇత్యా ఆయువః సుషుమ్నః సూర్యరశ్మిః సుషుమ్న ఇతి సుషుమ్నః సూర్యరశ్మిశ్చంద్రమాః సూర్యరశ్మిరితి సూర్యరశ్మిః చంద్రమా గంధర్వః గంధర్వస్తస్య తస్య నక్షత్రాణి నక్షత్రాణ్యప్సరసః అప్సరసో వేకురయః వేకురయో భుజ్యుః భుజ్యుః సుపర్ణః సుపర్ణో యజ్ఞః సుపర్ణ ఇతి సుపర్ణః యజ్ఞో గంధర్వః గంధర్వస్తస్య తస్య దక్షిణాః దక్షిణా అప్సరసః అప్సరసస్తవాః స్తవాః ప్రజాపతిః ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిరితి ప్రజాపతిః విశ్వకర్మా మనః విశ్వకర్మేతి విశ్వాకర్మా మనో గంధర్వః గంధర్వస్తస్య తస్య ఋక్సామాని ఋక్సామాన్యప్సరసః ఋక్సామానేత్రిక సామాని అప్సరసో వన్హయః వన్హయ ఇషిరః ఇషిరో విశ్వవ్యచాః విశ్వవ్యచావాతః విశ్వవ్యచాహితి విశ్వావ్యచాః వాతో గంధర్వః గంధర్వస్తస్య తస్యాపః ఆపో అప్సరసః అప్సరసో ముదాః ముదా భువనస్య భువనస్య పతే పతే యస్య యస్య తే త ఉపరి ఉపరి గృహాః గృహా ఇహ ఇహ చ చేతి చ సనః నో రాస్వ రాస్వార్జానిమ్ అర్జానికుం రాజః రాజస్పోషం పోషకుం సువీర్యం సువీర్యకుం సంవత్సరేణాం సువీర్యమితి సువీర్యం సంవత్సరేణాగి స్వస్తిం సంవత్సరేణామితి సంవత్సరేణాం స్వస్తిమితి స్వస్తిం పరమేష్ఠ్యధిపతిః అధిపతిర్మృత్యుః అధిపతిరిత్యధిపతిః మృత్యుర్గంధర్వః గంధర్వస్తస్య తస్య విశ్వం విశ్వమప్సరసః అప్సరసో భువః భువః సుక్షితిః సుక్షితిః సుభూతిః సుక్షితిరితి సుక్షితిః సుభూతిర్భద్రకృత్ సుభూతిరితి సుభూతిః భద్రకృత్ సువర్వాన్ భద్రకృతి భద్రాకృత్ సువర్వాన్ పర్జన్యః సువర్వాన్ సువహావాన్ పర్జన్యో గంధర్వః గంధర్వస్తస్య తస్య విద్యుతః విద్యుతోప్సరసః విద్యుత ఇది విద్యుతః అప్సరసో రుచః రుచో దూరే హేతిః దూరే హేతిరమృడయః దూరే హేతిరితి దూరే హేతిః అమృడయో మృత్యుః మృత్యుర్గంధర్వః గంధర్వస్తస్య తస్య ప్రజాః ప్రజా అప్సరసః ప్రజా ఇది ప్రజాః అప్సరసో భీర్వః భీర్వశ్చారుః చారుః కృపణకాశీ కృపణకాశీ కామః కృపణకాశీతి కృపణకాశీ కామో గంధర్వః గంధర్వస్తస్య తస్యాధయః ఆధయో అప్సరసః ఆధయ ఇత్యాధయః అప్సరసః శోచయంతీః శోచయంతీర్నామ నామ సహ స ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాతు పాతు తాః తా ఇదం ఇదం బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం పాహంతు తాం తు తస్మై స్వాహ స్వాహ తాభ్య స్వాహ స్వాహ సహ సహ భువనస్య పతే పతేజస్య తే తదుపరి ఉపరి గృహా గృహా ఇహ చేతి గురుబ్రహ్మణే బ్రహ్మణే అస్మై క్షత్రాయ క్షత్రాయ మహి మహి శర్మ శర్మ యచ్చేతి యచ్చ రాష్ట్రకామాయ హోతవ్యా ఆహ రాష్ట్రకామాయేతి రాష్ట్రకామాయ హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వై రాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రేణ రాష్ట్రభృతేతి రాష్ట్రాభృత రాష్ట్రేణైవ ఏవాస్మై అస్మై రాష్ట్రం రాష్ట్రమవ అవరుంధే రుంధే రాష్ట్రం రాష్ట్రమేవ ఏవతి భవత్యాత్మనే ఆత్మనే హోతవ్యా ఆహ హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వై రాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రం రాష్ట్రభృతైతి రాష్ట్రాభృత రాష్ట్రం ప్రజా ప్రజా రాష్ట్రం ప్రజేతి ప్రాజా రాష్ట్రం పశవ పశవో రాష్ట్రం రాష్ట్రం యత్ యత్శ్రేష్ఠ శ్రేష్ఠో భవతి భవతి రాష్ట్రేణ రాష్ట్రేణైవ ఏవ రాష్ట్రం రాష్ట్రమవ అవరుంధే రుంధే వసిష్ఠ వసిష్ఠ సమానానాం సమానానాం భవతి భవతి గ్రామకామాయ గ్రామకామాయ హోతవ్యాహ గ్రామకామాయేతి గ్రామకామాయ హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వై రాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రం రాష్ట్రభృతైతి రాష్ట్రాభృత రాష్ట్రం సజాతాః సజాతా రాష్ట్రేణ సజాతా ఇతి సజాతాః రాష్ట్రేణైవ ఏవాస్మై అస్మై రాష్ట్రం రాష్ట్రకం సజాతాన్ సజాతానవ సజాతానితి సజాతాన్ అవరుంధే రుంధే గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవత్యధిదేవనే అధిదేవనే జుహోతి అధిదేవనైత్యధిదేవనే జుహోత్యధిదేవనే అధిదేవన ఏవ అధిదేవనైత్యధిదేవనే ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతానవ సజాతానితి సజాతాన్ అవరుంధే రుంధేతే త ఏనం ఏనమవరుద్ధాః అవరుద్ధా ఉప అవరుద్ధా ఇత్యవరుద్ధాః ఉపతిష్ఠంతే తిష్ఠంతే రథముఖే రథముఖ ఓజస్కామస్య రథముఖైతి రథముఖే ఓజస్కామస్య హోతవ్యా ఆహ ఓజస్కామస్యేత్యోజః కామస్య హోతవ్యా ఓజః ఓజో వై వై రాష్ట్రభృతః రాష్ట్రభృత ఓజః రాష్ట్రభృతైతి రాష్ట్రాభృతః ఓజోరథః రథ ఓజసా ఓజసైవ ఏవాస్మై అస్మా ఓజః ఓజో వ అవరుంధే రుంధే తేజస్వీ ఓజస్వేవ ఏవతి భవతి యః యో రాష్ట్రాద్ రాష్ట్రాదపభూతః అపభూత స్యాద్ అపభూత ఇత్యపభూతః స్యాత్ తస్మై తస్మై హోతవ్యా ఆహ హోతవ్యా యావంతః యావంతోస్య అస్య రథాః రథా స్యుః స్యుస్తాన్ తాన్ బ్రూయాత్ బ్రూయాద్యుంధం యుంధమితి ఇది రాష్ట్రం రాష్ట్రమేవ ఏవాస్మై అస్మై ఇనక్తి ఇనక్త్యాహుతయః ఆహుతయో వై ఆహుతయ ఇత్యాహుతయః వా ఏతస్య ఏతస్యాగృప్తాః అగృప్తాయస్య యస్య రాష్ట్రం రాష్ట్రం న కల్పతే కల్పతే స్వరథస్య స్వరథస్య దక్షిణం స్వరథస్యేతి స్వరథస్య దక్షిణం చక్రం చక్రం ప్రవృహ్య ప్రవృహ్య నాడీం ప్రవృహ్యేతి ప్రావృహ్య నాడీమభి అభిజుహుయాత్ జుహుయాదాహుతీః ఆహుతీరేవ ఆహుతీరిత్యాహుతీః ఏవాస్య అస్య కల్పయతి కల్పయతి తాః తా అస్య అస్య కల్పమానాః కల్పమానా రాష్ట్రం రాష్ట్రమను అనుకల్పతే కల్పతే సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్తే హోతవ్యాహ సంయత్త ఇది సాంయత్తే హోతవ్యా రాష్ట్రం రాష్ట్రం వై వైయాష్ట్రభృత రాష్ట్రభృతో రాష్ట్రే రాష్ట్రభృత ఇది రాష్ట్రాభృత రాష్ట్రే ఖలు ఖలు వై వా ఏతే ఏతే వ్యాయచ్ఛంతే వ్యాయచ్ఛంతే యే యాయచ్ఛంతేతి వి ఆయచ్ఛంతే యే సంగ్రామం సంగ్రామకం సంయంతి సంగ్రామమితి సంగ్రామం సంయంతి యస్య సంయంతేతి సాంయంతి యస్య పూర్వస్య పూర్వస్య జుహ్వతి జుహ్వతి సః స ఏవ ఏవ భవతి భవతి జయతి జయతి తమ్ తకం సంగ్రామం సంగ్రామం మాంధుకః సంగ్రామమితి సంగ్రామం మాంధుక ఇధ్మః ఇధ్మో భవతి భవత్యంగారాః అంగారా ఏవ ఏవ ప్రతివేష్టమానాః ప్రతివేష్టమానా అమిత్రాణాం ప్రతివేష్టమానా ఇది ప్రతివేష్టమానాః అమిత్రాణామస్య అస్య సేనాం సేనాం ప్రతి ప్రతివేష్టయంతి వేష్టయంతి యః ఉన్మాద్యేత్ ఉన్మాద్యేత్ తస్మై ఉన్మాద్యేరిత్యుదుర్మాద్యేత్ తస్మై హోతవ్యాహ హోతవ్యా గంధర్వాప్సరసః గంధర్వాప్సరసో వై గంధర్వాప్సరస ఇది గంధర్వ అప్సరస వా ఏతమ్ ఏతముత్ ఉన్మాదయంతి మాదయంతి యః ఉన్మాద్యతి ఉన్మాద్యత్యేతే ఉన్మాద్యతీత్యుదమాద్యతి ఏతే ఖలు ఖలు వై వై గంధర్వాప్సరస గంధర్వాప్సరసో యత్ గంధర్వాప్సరస ఇది గంధర్వ అప్సరస యద్రాష్టభృత రాష్ట్రభృతస్తస్మై రాష్ట్రభృత ఇది రాష్ట్రభృత తస్మై స్వాహా స్వాహా తాభ్య తాభ్య స్వాహా స్వాహేతి ఇది జుహోతి జుహోతి తేన తేనైవ ఏవైనా ఏనాంఛమయతి శమయతి నిజగ్రోధ నిజగ్రోధ ఔదుంబర ఔదుంబర ఆశ్వత్థ ఆశ్వత్థ ప్లాక్ష ప్లాక్ష ఇదిధ్మ ఇధ్మో భవతి భవత్యేతే ఏతే వై వై గంధర్వాప్సరసాం గంధర్వాప్సరసాం గృహా గంధర్వాప్సరసామితి గంధర్వాప్సరసాం గ్రహాస్వే స్వేవ ఏవైనాన్ ఏనానాయతనే ఆయతనే శమయతి ఆయతన ఇత్యాయతనే శమేత్యభిచరత అభిచరత ప్రతిలోమం అభిచరతేత్యభిచరత ప్రతిలోమకం భోతవ్యాహ ప్రతిలోమమితి ప్రతిలోమం భోతవ్యాహ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్య అస్య ప్రతీచ ప్రతీచ ప్రతి ప్రతియౌతి యౌతి తమ్ తంతతః తతో యేన యేన కేన కేన చ స్తృణుతే స్తృణుతే స్వకృతే స్వకృత ఇరిణే స్వకృత ఇది స్వాకృతే ఇరిణే జుహోతి జుహోతి ప్రదరే ప్రదరే వా ప్రదర ఇది ప్రాదరే వైతత్ ఏతద్వై వా అస్యై అస్యై నిరృతి గృహీతం నిరృతి గృహీతం నిరృతి గృహీతే నిరృతి గృహీతమిది నిరృతి గృహీతం నిరృతి గృహీత ఏవ నిరృతి గృహీత ఇది నిరృతి గృహీతే ఏవైనం ఏనం నిరృత్యా నిరృత్యా గ్రాహయతి నిరృత్యేది నిహిరుత్యా గ్రాహయతి యత్ యద్వాచః వాచః క్రూరం క్రూరం తేన తేన విషట్ విషట్ కరోతి కరోతి వాచః వాచ ఏవ ఏవైనం ఏనం క్రూరేణ క్రూరేణ ప్రవిశ్యతి పృశ్యతి తాజక్ తాజకార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి యస్య యస్య కామగేత కామగేతాన్నాద్యం అన్నాద్యమా అన్నాద్యమిత్యన్నాద్యం ఆదీయ దదీయేతి తస్య తస్య సభాయాం సభాయామత్న ఉత్నో నిపద్య ఉత్నైత్యుతాన నిపద్య భువనస్య నిపద్యేతి నేపద్య భువనస్య పతే పత ఇతి ఇది తృణాని తృణాని సమ్ సంగృహీయాత్ గృహీయాత్ ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతి వై భువనస్య భువనస్య పతి పతి ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యమా అన్నాద్యమిత్యన్నాద్యం ఆదత్తే దత్త ఇదం ఇదమహం అహమముష్య అముష్యాముష్యాయణస్య ఆముష్యాయణస్యాన్నాద్యం అన్నాద్యగం హరామి అన్నాద్యమిత్యన్నాద్యం హరామీతి ఇత్యాహ ఆహాన్నాద్యం అన్నాద్యమేవ అన్నాద్యమిత్యన్నాద్యం ఏవాస్య అస్య హరతి హరతి షడ్భిః షడ్భిర్హరతి షడ్భిరితి షడ్భిః హరతి షట్ షడ్వై వా ఋతవః ఋతవః ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యమాదాయ అన్నాద్యమిత్యన్నాద్యం ఆదాయ ఋతవః ఆదాయేత్యాదాయ ఋతవోస్మై అస్మా అను అను ప్రయచ్చంతి యచ్చంతి యః యో జ్యేష్ఠబంధు జ్యేష్ఠబంధురపభూత జ్యేష్ఠబంధురితి జ్యేష్ఠబంధు అపభూత స్యాత్ అపభూత ఇత్యపభూత స్యాత్తం తగ్గస్థలే స్థలే వసాయ్య అవసాయ్య బ్రహ్మోదనం అవసాయ్యేత్యవసాయ్య బ్రహ్మోదనం చతుశ్శరావం బ్రహ్మోదనమితి బ్రహ్మా ఓదనం చతుశ్శరావం పక్వా చతుశ్శరావమితి చతుః శరావం పక్వా తస్మై తస్మై హోతవ్యా ఆహ హోతవ్యా వృష్మ వర్ష్మ వై వైరాష్ట్రభృత రాష్ట్రభృతో వృష్మ రాష్ట్రభృత ఇది రాష్ట్రభృత వృష్మస్థలం స్థలం వృష్మణ వృష్మణైవ ఏవైనం ఏనం వృష్మ వృష్మ సమానానాం సమానానాం గమయతి గమయతి చతుశ్శరావ చతుశ్శరావో భవతి చతుశ్శరావ ఇది చతుః శరావ భవతి దిక్షు దిక్షేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి క్షీరే క్షీరే భవతి భవతి ఋతం ఋతమేవ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాత్యుత్ ఉద్ధరతి హరతి శుతత్వాయ శుతత్వాయ సర్పిష్వాన్ శుతత్వాయతి శుతికాత్వాయ సర్పిష్వాన్ భవతి భవతి మేధ్యత్వాయ మేధ్యత్వాయ చత్వారః మేధ్యత్వాయేతి మేధ్యత్వాయ చత్వార ఆరుషేయాః ఆరుషేయాః ప్రాశ్నంతి అశ్నంతి దిశాం దిశామేవ ఏవ జ్యోతిషి జ్యోతిషి జుహోతి జుహోతీతి జుహోతి దేవికాని నిర్వపేత్ అపేద్భృజాకామ ప్రజాకామశ్చందాగుంసి ప్రజాకామ ఇది ప్రజాకామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై ప్రజా ప్రజాశ్చందోభి ప్రజా ఇది ప్రజా ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్ర ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయతి ప్రథమం ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి మిథునీ మిథునీ ఏవ తేన కరోతి కరోత్యను అన్వేవ ఏవాస్మై అస్మానుమతి అనుమతిర్మన్యతే అనుమతిరిత్యనుమతి మన్యతే రాతే రాతే రాక రాకా ప్ర ప్రసినీవాలి సినీవాలి జనయతి జనయతి ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాస్తి ప్రజాసు ఏవ ప్రజాతాసు ప్రజాతాసు గుహ్వా ప్రజాతాసు ప్రజాతాసు ఉహ్వా వాచం వాచం దాపి దాప్యేతాని నిర్వపేత్ అపేత్ పశుకామ పశుకామశ్చందాగుంసి పశుకామ ఇది పశుకామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై పశవ పశవశ్చందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయతి జనయతి ప్రథమం ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి ప్ర ప్రైవ ఏవ తేన వాపయతి వాపయత్యను అన్వేవ ఏవాస్మై అస్మా అనుమతి అనుమతిర్మన్యతే అనుమతిరిత్యనుమతి మన్యతే రాతే రాతే రాక రాక ప్ర ప్రసినీవాలీ సినీవాలీ జనయతి జనయతి పశూన్ పశూనేవ ఏవ ప్రజాతాన్ ప్రజాతాన్ కుహ్వా ప్రజాతానితి ప్రజాతాన్ ఉహ్వా ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్తేతాని నిర్వపేత్ అపేద్గ్రామకామ గ్రామకామశ్చందాగుంసి గ్రామకామ ఇది గ్రామకామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై గ్రామ గ్రామశ్చందాభి ఛందాభిరేవ ఛందాభిరితి ఛందాభి ఏవాస్మై అస్మై గ్రామం గ్రామపవ అవరుంధే రుంధే మధ్యత మధ్యతో ధాతారం ధాతారం కరోతి కరోతి మధ్యత మధ్యత ఏవ ఏవైనం ఏనం గ్రామస్య గ్రామస్య దధాతి దధాత్యేతాః ఏతా ఏవ ఏవనిః నిర్వపేత్ అపేజ్యోగామజావి జ్యోగామజావి ఛందాగుంసి జ్యోగామజావీతి జ్యోగ ఆమజావీ ఛందాగుంసి వై వై దేవికాః దేవికాశ్చందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా ఏతమ్ ఏతమభి అభిమన్యంతే మన్యంతే యస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనం ఏనమగదం అగదం కరోతి కరోతి మధ్యతః మధ్యతో ధాతారం ధాతారం కరోతి కరోతి మధ్యతః మధ్యతో వి వా ఏతస్య ఏతస్యాక్లుప్తం అక్లుప్తం యస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి మధ్యతః మధ్యత ఏవ ఏవాస్య అస్యతేన తేన కల్పయతి కల్పయత్తేతాః ఏతా ఏవ ఏవనిః నిర్వపేత్ అపేద్యం యజ్ఞః యజ్ఞో నోపనమేత్ ఉపనమేచ్ఛందాగుంసి ఉపనమేదిత్యుపానమేత్ ఛందాగుంసి వై వై దేవికాః దేవికాశ్చందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా ఏతమ్ ఏతన్న నోప ఉపనమంతి నమంతియమ్ యజ్ఞః యజ్ఞో నోపనమతి ఉపనమతి ప్రథమం ఉపనమతిత్యుపానమతి ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి ముఖతః ముఖత ఏవ ఏవాస్మై అస్మై ఛందాగుంసి ఛందాగుంసి దధాతి దధాత్యుప ఉపైనం ఏనం యజ్ఞః యజ్ఞోనమతి నమత్యేతాః ఏతా ఏవ ఏవనిః నిర్వపేత్ అపేతి జానః ఈజానశ్చందాగుంసి ఛందాగుంసి వై వై దేవికాః దేవికా యాతయామాని యాతయామానీవ యాతయామానీతి యాతయామాని ఇవ ఖలు ఖలు వై వా ఏతస్య ఏతస్య ఛందాగుంసి ఛందాగుంసి యః ఈజానః ఈజాన ఉత్తమం ఉత్తమం ధాతారం ఉత్తమమిత్యుదోత్తమం ధాతారం కరోతి కరోత్యుపరిష్టాద్ ఉపరిష్టాదేవ ఏవాస్మై అస్మై ఛందాగుంసి ఛందాగస్య జాతజామాని యజాతజామాన్యవ అజాతజామానీత్యజాతజామాని అవరుంధే రుంధ ఉప ఉపైనం ఏనముత్తరః ఉత్తరో యజ్ఞః ఉత్తర ఇత్యుదోతరః యజ్ఞోనమతి నమత్యేతాః ఏతా ఏవ ఏవనిః నిర్వపేత్ ఉపేద్యం యం మేధా మేధాన నోపనమేత్ ఉపనమేచ్ఛందాగుంసి ఉపనమేదిత్యుపానమేత్ ఛందాగుంసి వై వై దేవికాః దేవికాశ్చందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా ఏతమ్ ఏతమ్ న నోప ఉపనమంతి నమంతియమ్ యమ్ మేధా మేధాన నోపనమతి ఉపనమతి ప్రథమం ఉపనమతీత్యుపానమతి ప్రథమం ధాతారం ధాతారం కరోతి కరోతి ముఖత ముఖత ఏవాస్మై అస్మై ఛందాగుంసి ఛందాగుంసి దధాతి దధాత్యుప ఉపైనం ఏనం మేధా మేధానమతి మత్యేతా ఏతా ఏవ ఏవనిహి నిర్వపేత్ ఉపేద్రుక్కామ రుక్కామశ్చందాగుంసి రుక్కామ ఇతి రుక్ కామ ఛందాగుంసి వై వై దేవికా దేవికాశ్చందాగుంసి ఛందాగుంసీవ ఇవ ఖలు ఖలు వై వై రుక్ రుక్ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరిది ఛందాభిః ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచం దధాతి దధాతి క్షీరే క్షీరే భవంతి భవంతి రుచం రుచమేవ ఏవాస్మిన్ అస్మిన్ దధతి దధతి మధ్యతః మధ్యతో ధాతారం ధాతారం కరోతి కరోతి మధ్యతః మధ్యత ఏవ ఏవైనం ఏనగం రుచః రుచో దధాతి దధాతి గాయత్రీ గాయత్రీ వై వా అనుమతిః అనుమతిస్త్రిష్టుక్ అనుమతిరిత్యనుమతిః త్రిష్టుగ్రాకా రాకా జగతి జగతి స్నీవాలి స్నీవాల్యనుష్టుప్ అనుష్టుప్ కుహోః అనుష్టుపిత్యనోస్తుప్ కుహుర్ధాత ధాతావషట్కారః వషట్కారః పూర్వపక్షః వషట్కార ఇతి వషట్కారః పూర్వపక్షో రాకా పూర్వపక్ష ఇతి పూర్వాపక్షః రాకాపరపక్షః అపరపక్షః కుహూః అపరపక్ష ఇత్యపరపక్షః కుహూరమావాస్యాః మావాస్యా స్నీవాలి మావాస్యేత్యమావాస్యాః స్నీవాలి పౌర్ణమాసీ పౌర్ణమాస్యనుమతి పౌర్ణమాసీతి పౌర్ణమాసీ అనుమతిశ్చంద్రమాః అనుమతిరిత్యనుమతి చంద్రమా ధాత ధాతాష్టౌ అష్టౌ వసవః వసవోష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టా అక్షరాః గాయత్రీ ఏకాదశ ఏకాదశ రుద్రాః రుద్రా ఏకాదశాక్షరా ఏకాదశాక్షరా త్రిష్టుప్ ఏకాదశాక్షరేత్యేకాదశ అక్షరాః త్రిష్టుప్ ద్వాదశ ద్వాదశావిత్యాః ఆదిత్యా ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరేతి ద్వాదశాక్షరా జగతి ప్రజాపతిః ప్రజాపతిరనుష్టుప్ ప్రజాపతిరిది ప్రజాపతిః అనుష్టుప్ ధాత అనుష్టుపిత్యనోస్తుప్ ధాతా వషట్కారః వషట్కార ఏతత్ వషట్కార ఇది వషట్కారః ఏతద్వై వై దేవికాః దేవికాః సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాః సర్వాశ్చ చ దేవతాః దేవతా వషట్కారః వషట్కారస్తాః వషట్కార ఇతి వషట్కారః తాయత్ యత్ సః సః సర్వాః సర్వా నిర్వపేత్ నిర్వపేదీశ్వరాః నిర్వపేదినివపేత్ ఈశ్వరా ఏనం ఏనం ప్రదహః ప్రదహో ద్వే ప్రదహ ఇతి ప్రాదహః ద్వే ప్రథమే ద్వే ఇతి ద్వే ప్రథమే నిరుప్య ప్రథమే ఇతి ప్రథమే నిరుప్య ధాతుః నిరుప్యేతినిః ఉప్య ధాతుస్తృతీయం తృతీయన్నిః నిర్వపేత్ వపేత్తథో తథో ఏవ తథో ఇతి తథో ఏవోత్తరే ఉత్తరేనిః ఉత్తరే ఇత్యుదరతరే నిర్వపేత్ వపేత్తథా తథైనం ఏనం న న ప్ర ప్రదహంతి దహంత్యథో అథో యస్మై అథో ఇత్యథో యస్మై కామాయ కామాయ నిరుప్యంతే నిరుప్యంతే తమ్ నిరుప్యంత ఇతినిః ఉప్యంతే తమేవ ఏవాభిః ఆభిరుప ఉపా ఆప్నోతి ఆప్నోతీత్యాప్నోతి వాస్తోష్పతే పతే ప్రతి ప్రతిజానీహి జానీహ్యస్మాన్ అస్మాత్ స్వావేశ స్వావేశో అననీవ స్వావేశ ఇతి సు ఆవేశ అననీవో భవ భవానః న ఇతి నః యత్వా త్వేమహే ఈమహే ప్రతి ప్రతి తత్ తన్నః నోజుషస్వ యుషస్వ శం శన్నః న ఏధి ఏధి ద్విపదే ద్విపదేశం ద్విపద ఇది ద్వీపదే షంచతుష్పదే చతుష్పద ఇది చతుపదే వాస్తోష్పదే పదే షగ్మయా షగ్మయా సగంసదా సగంసదా తే సగంసదేతి సంసదా తే సక్షీమహి సక్షీమహి రంగ్వయా రంగ్వయా గాతుమత్యా గాతుమత్యేతి గాతుమత్యా ఆవహ క్షేమే క్షేమ ఉత ఉత యోగే యోగే వరం వరన్నః నో యూయం యూయం పాత పాత స్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదా నః న ఇతి నః యత్ సాయం ప్రాతః సాయం ప్రాతరగ్నిహోత్రం సాయం ప్రాతరితి సాయం ప్రాతః అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోత్యాహుతేష్టకాః ఆహుతేష్టకా ఏవ ఆహుతిష్టకా ఇత్యాహుతి ఇష్టకా ఏవతాః తా ఉప ఉపధత్తే ధత్తే యజమానః యజమానో రాత్రాణి అహోరాత్రాణి వై అహోరాత్రాణీత్యహ రాత్రాణి వా ఏతస్య ఏతస్యేష్టకాః ఇష్టకాయః యాహితాగ్నిః ఆహితాగ్నిర్యత్ ఆహితాగ్నిరిత్యాహిత అగ్నిః యత్ సాయం ప్రాతః సాయం ప్రాతర్జుహోతి సాయం ప్రాతరితి సాయం ప్రాతః జుహోత్యహోరాత్రాణి అహోరాత్రాణ్యేవ అహోరాత్రాణీత్యహ రాత్రాణి ఏవాప్త్వా ఆప్త్వేష్టకాః ఇష్టకాః కృత్వా కృత్వోప ఉపధత్తే ధత్తే దశ దశ సమానత్ర సమానత్ర జుహోతి జుహోతి దశాక్షర దశాక్షర విరాట్ దశాక్షరేతి దశ అక్షరా విరాట్ విరాజం విరాటితి విరాట్ విరాజమేవ విరాజమితి విరాజం ఏవాప్త్వా ఆప్త్వేష్టకాం ఇష్టకాం కృత్వా కృత్వోప ఉపధత్తే ధత్తేథో అథో విరాజి అథో ఇత్యథో విరాజ్యేవ విరాజీతి విరాజి ఏవ యజ్ఞం యజ్ఞమా ఆప్నోతి ఆప్నోతి చిత్యశ్చిత్యః చిత్యశ్చిత్యోస్య చిత్యశ్చిత్యేతి చిత్యః చిత్యః అస్య భవతి భవతి తస్మాత్ తస్మాద్యత్ర యత్ర దశ దశోషిత్వా ఉషిత్వా ప్రజాతి ప్రజాతి తత్ ప్రజాతేతి ప్రజాతి తద్యజ్ఞవాస్తు యజ్ఞవాస్తు వా అస్తు యజ్ఞవాస్తుతి యజ్ఞవాస్తు అవా అస్త్వేవ ఏవ తత్ తద్యత్ యత్తతః తదోర్వాచీనం అర్వాచీనకం రుద్రః రుద్రః ఖలు ఖలు వై వైవా అస్తోష్పతిః వాస్తోష్పతిర్యత్ వాస్తోష్పతిరితి వాస్తోః యదాహుత్వా అహుత్వా వాస్తోష్పతీయం వాస్తోష్పతీయం ప్రజాయాత్ వాస్తోష్పతీయమితి వాస్తోః పతీయం ప్రజాయాద్రుద్రః ప్రజాయాదితి ప్రజాయాత్ రుద్ర ఏనం ఏనం భూత్వా భూత్వాగ్నిః అగ్నిరనోత్థాయ అనోత్థాయ హన్యాత్ అనోత్థాయేత్యన ఉత్థాయ హన్యాద్వాస్తోష్పతీయం వాస్తోష్పతీయం జుహోతి వాస్తోష్పతీయమితి వాస్తోః పతీయం జుహోతి భాగభేదేన భాగధేదేనైవ భాగధేదేనేతి భాగధేదేన ఏవైనం ఏనగం శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి గచ్చతి యజమానః యజమానోయత్ యద్యుక్తే యుక్తే జుహుయాద్ జుహుయాద్యథా యథా ప్రజాతే ప్రజాతే వాస్తౌ ప్రజాతైతి ప్రజాతే వాస్తావాహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తద్యత్ యదయుక్తే అయుక్తే జుహుయాద్ జుహుయాద్యథా యథా క్షేమే క్షేమ ఆహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి తాదృక్ తాదృగేవ ఏవ తత్ తదహుతం అహుతమస్య అస్య వాస్తోష్పతీయం వాస్తోష్పతీయగ్ స్యాద్ వాస్తోష్పతీయమిది వాస్తోః పతీయం స్యాద్దక్షిణ దక్షిణాయుక్తః యుక్తో భవతి భవతి సవ్యః సవ్యోయుక్తః అయుక్తోథ అథ వాస్తోష్పతీయం వాస్తోష్పతీయం జుహోతి వాస్తోష్పతీయమితి వాస్తోః పతీయం జుహోత్యుభయం ఉభయమేవ ఏవాకః అకరపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏవైనం ఏనగం శమయతి శమయతి యత్ యదేకయా ఏకయా జుహుయాత్ జుహుయాద్దర్విహోమం దర్విహోమం కుర్యాత్ దర్విహోమమితి దర్విహోమం కుర్యాత్ పురోనువాక్యాం పురోనువాక్యామనోచ్య పురోనువాక్యామితి పురః అనువాక్యాం అనోచ్య యాజ్యయా అనోచ్యేత్యనోచ్య యాజ్యయా జుహోతి జుహోతి సదేవత్వాయ సదేవత్వాయ యత్ సదేవత్వాయేతి సదేవాత్వాయ యద్ధృతే ఉత ఆదధ్యాత్ ఆదధ్యాద్రుద్రం ఆదధ్యాదిత్యా ఆదధ్యాత్ రుద్రం గ్రహాన్ గ్రహానన్వారోహయేత్ అన్వారోహయేద్యత్ అన్వారోహయేదిత్యను ఆరోహయేత్ యదవక్షాణాని అవక్షాణాన్యసం ప్రక్షాప్య అవక్షాణానీత్యవాక్షాణాని అసం ప్రక్షాప్య ప్రజాయాత్ అసం ప్రక్షాప్యేత్యసం ప్రక్షాప్య ప్రజాయాద్యథా విజాయాదితి ప్రజాయాత్ యథా యజ్ఞవేషసం యజ్ఞవేషసం వా యజ్ఞవేషసమితి యజ్ఞావేషసం వాదహనం ఆదహనం వా ఆదహనమిత్యాదహనం వా తాదృక్ తాదృగేవ ఏవ తత్ తదయం అయం తే యోనిః యోనిరృత్వియః ఋత్వియ ఇతి ఇత్యరణ్యోః అరణ్యోః సమారోహయతి సమారోహయత్యేషః సమారోహయతీతి సమ్ ఆరోహయతి ఏష వై వా అగ్నేః అగ్నేర్యోనిః యోనిస్వే స్వ ఏవ ఏవైనం ఏనం యోనౌ యోనౌ సమారోహయతి సమారోహయత్యథో సమారోహయతీతి సాం ఆరోహయతి అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహో ఆహుర్యత్ ఇదరణ్యో అరణ్యో అసమారూఢ సమారూఢో నశ్యేత్ సమారూఢ ఇది సాం ఆరుఢ నశ్యేత్ ఉదస్య తస్యాగ్ని అగ్నిశ్రీదేత్ శ్రీదేత్ పునరాధేయ పునరాధేయ స్యాత్ పునరాధేయతి పునః ఆధేయ స్యాదితి యాతే తే అగ్ని అగ్నియా యజ్ఞయా తనో తనోస్తయా తయా ఏహి ఇహ్యా ఆరోహ రోహేతి ఇత్యాత్మన్ ఆత్మన్ సమారోహయతే సమారోహయతే యజమాన సమారోహయత ఇతి సాం ఆరోహయతే యజమానో వి వా అగ్నే అగ్నేర్యోనిః యోని స్వాయాం స్వాయామేవ ఏవైనం ఏనం యోన్యాం యోన్యాగం సమారోహయతే సమారోహయత ఇతి సాం ఆరోహయతే త్వమగ్నే అగ్నే బృహత్ బృహద్వయః వయో దధాసి దధాసి దేవ దేవ దాశుషే దాశుష ఇతి దాశుషే కవిర్గృహపతిః గృహపతిర్యువా గృహపతిరితి గృహపతిః యువేతి యువా హవ్యవాడగ్నిః హవ్యవాడితి హవ్యవాట్ అగ్నిరజరః అజరః పితా పితానః నో విభుః విభుర్విభావా విభురితి విభుః విభావా సుదృశీకః విభావేతి విభావా సుదృశీకో అస్మే సుదృశీక ఇతి సుదృశీకః అస్మే ఇత్యస్మే సుగార్హవత్యాః సమ్ సుగార్హవత్యా ఇతి సుగార్హవత్యాః సమిషః ఇషో దిదీః దిదీహ్యస్మద్రియక్ అస్మద్రియక్ సమ్ అస్మద్రియగిత్యస్మాద్రియక్ సంమిమీహి మిమీహి శ్రవాగుంసి శ్రవాగుంసీతి శ్రవాగుంసి త్వంచ చ సోమ సోమనః నోవశః వశో జీవాతుం జీవాతున్న నమరామహే మరామహ ఇతి మరామహే ప్రియస్తోత్రో వనస్పతిః ప్రియస్తోత్ర ఇతి ప్రియాస్తోత్రః వనస్పతిరితి వనస్పతిః బ్రహ్మా దేవానాం దేవానాం పదవీః పదవీః కవీనాం పదవీరితి పదవీః కవీనా ఋషిః ఋషిర్విప్రాణాం విప్రాణాం మహిషః మహిషో మృగాణాం మృగాణామితి మృగాణాం శ్యేనో వృద్ధాణాం వృద్ధాణాగ స్వధితిః స్వధితిర్వనానాం స్వధితిరితి స్వాధితిః వనానాగం సోమః సోమః పవిత్రం పవిత్రమతి అర్త్యేతి ఏతి రేభన్ రేభన్నితి రేభన్ ఆ విశ్వదేవం విశ్వదేవగుం సత్పతిం విశ్వదేవమితి విశ్వాదేవం సత్పతిగుం సూక్తైః సత్పతిమితి సత్పతిం సూక్తైరద్య సూక్తైరితి సూక్తైః అద్యావృణీమహే వృణీమహ ఇతి వృణీమహే సత్యసవగుం సవితారం సత్యసవమితి సత్యాసవం సవితారమితి సవితారం ఆ సత్యేన సత్యేన రజసా రజసా వర్తమానః వర్తమానో నివేశయన్ నివేశయన్నమృతం నివేశయన్నితి నివేశయన్ అమృతం మర్త్యం మర్త్యం చేతి చ హిరణ్యేన సవిత సవితారథేన రథేనా ఆ దేవః దేవో జాతి జాతి భువనా భువనా విపశ్యన్ విపశ్యన్నితి విపశ్యన్ యథానః నో అతిథిః అతిథిః కరత్ కరత్పశ్వే పశ్వే నృభ్యః నృభ్యో యథా నృభ్య ఇతి నృభ్యః యథా గవే గవ ఇతి గవే యథా తోకాయ తోకాయ రుద్రియం రుద్రియమితి రుద్రియం మానః నస్తోకే తోకే తమయే తమయే మా మానః నాయుషి ఆయుషిమా మానః నో గోషు గోషుమా మానః నో అశ్వేషు అశ్వేషు రీరిషః రీరిష ఇతి రీరిషః వీరాన్మా మానః నో రుద్ర రుద్రభావితః భావితోవధీః వధీర్హరిష్మందః హరిష్మందో నమసా నమసా విధేమ విధేమ తే త ఇతి తే ఉదప్రుతో న ఉదప్రుత ఇత్యుదప్రుతః నవయః వయో రక్షమాణాః రక్షమాణా వావదతః వావదతో అభ్రియస్య అభ్రియస్యేవ ఇవ ఘోషాః ఘోషా ఇతి ఘోషాః గిరిభ్రజో న గిరిభ్రజ ఇతి గిరిభ్రజః నోన్మయః ఊర్మయో మదంతః మదంతో బృహస్పతిం బృహస్పతిమభి అభ్యర్కాః అర్కా అనావన్ అనావన్నిత్యనావన్ హగంసేదివ ఇవ సఖిభిః సఖిభిర్వావదద్భిః సఖిభిరితి సఖీభిః వావదద్భిరశ్మన్మయాని వావదద్భిరితి వావదద్భిః అశ్మన్మయాని నహనా అశ్మన్మయానీత్యశ్మన్మయాని నహనాద్యస్యన్ యస్యన్నితి వి అస్యన్ బృహస్పతిరభికనిక్రదత్ అభికనిక్రదద్గాః అభికనిక్రదదిత్యభికనిక్రదత్ గా ఉత ఉత ప్రాస్తౌత్ అస్తౌత్ ఉచ్చ చ విద్వాన్ విద్వాగుం అగాయత్ అగాయదిత్యగాయత్ ఏంద్ర ఇంద్రసానసిం సానసికం రయిం రయిగుం సజిత్వానం సజిత్వానకం సదాసహం సజిత్వానమితి సజిత్వానం సదాసహమితి సదాసహం వరిషిష్ఠమూతయే ఊతయే భర భరేతి భర తస్వాహిషే స్వాహిషే పురుహూత పురుహూత శత్రూన్ పురుహూతేతి పురుహూత శత్రూన్ జ్యేష్ఠ జ్యేష్ఠస్తే ఏ శుష్మ శుష్మ ఇహ ఇహ రాతి రాతిరస్తు అస్త్విత్యస్తు ఇంద్రా ఆభర భరదక్షిణేన దక్షిణేనా వసూని వసూని పతి పతి సింధూనా సింధూనావసి అసి రేవతీనా రేవతీనామితి రేవతీనా త్వగం సుతస్య సుతస్య పీతయే పీతయే సద్య సద్యో వృద్ధ వృద్ధో అజాయథా అజాయథా ఇత్యజాయథా ఇంద్రజ్యైష్ఠ్యాయ జ్యేష్ఠ్యాయ సుక్రతో సుక్రతో ఇది సుక్రతో భువస్త్వం త్వమింద్ర ఇంద్రబ్రహ్మణా బ్రహ్మణా మహాన్ మహాన్ భువ భువ విశ్వేషు విశ్వేషు సవనేషు సవనేషు యజ్ఞియ యజ్ఞయేతి యజ్ఞియ భువో నృన్ నృగిశ్చౌత్న చౌత్నో విశ్వస్మిన్ విశ్వస్మిన్ భరే భరే జ్యేష్ఠ జ్యేష్ఠశ్చ చ మంత్ర మంత్రో విశ్వదర్శనే విశ్వదర్శన ఇది విశ్వాదర్శనే మిత్రస్య దర్శనే ధృత శరశనే ధృతశ్రవ శరశనే ధృత ఇది చర్షణి ధృత శ్రవో దేవస్య దేవస్య సానసిం సానసిమితి సానసిం సత్యం చిత్రశ్రవస్తమం చిత్రశ్రవస్తమమితి చిత్రశ్రవహాతమం మిత్రో జనాన్ జనాన్ జాతయతి జాతయతి ప్రజానన్ ప్రజానన్ మిత్ర ప్రజానన్నితి ప్రజానన్ మిత్రోదాధార దాధార పృథివీం పృథివీముత ఉదద్యాం ద్యామితి ద్యాం మిత్ర కృష్టీ కృష్టీరనిమిషా అనిమిషాభి అనిమిషేత్తి నిమిషా అభిచష్టే చష్టే సత్యాయ సత్యాయ హవ్యం హవ్యం ఘృతవత్ ఘృతవద్విధేమ ఘృతవదితి ఘృతవత్ విధేమేతి విధేమ ప్రస సమిత్ర మిత్రమర్త మర్తో అస్తు అస్తు ప్రయస్వాన్ ప్రయస్వాయ యస్తే ఆదిత్య ఆదిత్య శిక్షతి శిక్షతి వ్రతేన వ్రతేనేతి వ్రతేన నహన్యతే హన్యతేన నజీయతే జీయతే త్వోత త్వోతో నైనం ఏనమగుంహ అగుంభో అశ్నోతి అశ్నోత్యంతిత అంతితో దూరాత్ దూరాది దూరాత్ యచ్చిత్ సిద్ధి హితే తే విష విషో యథా ప్రదేవ దేవరుణ వరుణ వ్రతం వ్రతమితి వ్రతం మినీమసి ద్యవి ద్యవి ద్యవి ద్యవీది ద్యవి ద్యవి యత్కిం కించ ఛేదం ఇదం వరుణ వరుణ దైవ్యే దైవ్యే జనే జనేభిద్రోహం అభిద్రోహం మనుష్యాః అభిద్రోహమిత్యభిద్రోహం మనుష్యాశ్చరామసి చరామసీతి చరామసి అచిత్తీయత్ యత్తవ తవ ధర్మా ధర్మా యుయోపిమ యుయోపిమా మానః అస్తస్మాత్ తస్మాదేన సహ ఏన సో దేవ దేవరీరిషః రీరిష ఇతి రీరిషః కితవా సోయత్ యద్రి రిపుః రిపుర్న దీవి దీవియత్ యద్వా వాఘ ఘా సత్యం సత్యముత ఉతయత్ యన్న న విద్మ విద్మేతి విద్మ సర్వాతా తావి విష్య శిథిరా శిథిరేవ ఇవ దేవ దేవాథ అథా తే తే శ్యామ శ్యామ వరుణ వరుణ ప్రియాస ప్రియాస ఇతి ప్రియాస తృతీయకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.